53 కలలో మెలకువ. వశిష్ఠుడు ఆ విషయాలను ఆ ముని మాటలుగానే విను. ముని నాయన, వ్యాధ, నేను నా శిష్యుడి హృదయంలో ప్రవేశించానని చెప్పాను గదా. ఆ శిష్యుడు ఆ సమయానికి బాగా పీకల దాకా తిని భుక్తాయసంతో నిద్రపోతున్నాడు. అందువల్ల అతను సుషుప్తి దశలో ఉన్నాడు. నేను అతని చిత్తంతో ఏకీభావాన్ని సాధించాను గనుక నేను కూడా సుషుప్తిలోకే కొట్టుకుపోయాను. ఇంతలో కొంతసేపటికి శరీరంలోని అన్నరసాలు జీర్ణమై నాడీమార్గాలు తెరుచుకున్నాయి. అతని ప్రాణం ఆ నాడుల వెంట కొద్దీ కొద్దిగా కదలడం మొదలుపెట్టింది. దాంతో అతని సుషుప్తి దశ క్షీణించి స్వప్న దశ ప్రారంభమైంది. నేను కూడా ఆ స్వప్న ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాను. ఆ ప్రపంచమంతా అతని హృదయ నాడులలోనే ఉన్నా నాకు మాత్రం అది అతని హృదయానికి వెలుపల ఉన్నట్లుగా అనుభూతి కలగసాగింది. ఆయసర్వ్ 102. ఆ స్వప్నలోకం ఒక ప్రళయావస్థలో ఉన్నట్లు నాకు కనిపించింది. సముద్రాలు పొంగుతున్నాయి, లోకమంతా నీళ్లల్లో మునిగిపోతోంది. ఆ సమయానికి నేనొక ఊళ్ళో ఒక ఇంట్లో భార్యా పిల్లలతో నివాసం చేస్తున్నాను. ఆ నీటి పొంగులకు మా ఇల్లు కూడా మునిగిపోయింది. మేమంతా ఆ పెనుతరంగాలకు తలోపక్కకి కొట్టుకుపోయాం. ఆ గందరగోళంలో భార్యా పిల్లల మాట మరచిపోయి నా ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నంలో నేనున్నాను. ఇంతలో నన్నొక తరంగం ఒక కొండ కొప్పు మీదకు గుంజుకుపోయింది. నేనక్కడ రాళ్లను పట్టుకొని అతి కష్టంమీద లేచి నిలబడే ప్రయత్నం చేస్తూ ఉండగానే మరో పెద్ద తరంగం వచ్చి నన్ను మరోవైపుకు గుంజిప్రేసింది. ఈ విధంగా నేనప్పుడు నానా కష్టాలు పడ్డాను. ఇంతలో ఉన్నట్టుండి నాకు నా అసలు స్వరూపం గుర్తుకు వచ్చింది. నేనొక తాపసుడని, నేను సమాధి దశలో ఉన్నానని, కావాలని పరకాయ ప్రవేశం చేసి ఇక్కడికి వచ్చి ఈ అసత్య ప్రపంచాన్ని చూస్తున్నానని నాకు గుర్తు వచ్చింది. దాంతో ఉన్నట్టుండి నా కష్టమంతా ఎగిరిపోయింది. నేను చూసే తరంగాలు తగ్గలేదు, ఊళ్ళు కొట్టుకుపోవడం తగ్గలేదు. చివరికి దేవతలుగూడా ఆ ప్రవాహాలలో కొట్టుకుపోతూనే ఉన్నారు. నేను గూడా కొట్టుకుపోతూనే ఉన్నాను. అయినా ఇప్పుడు నాకు దుహకం లేదు. ఆ నీరు మొత్తాన్ని ఎండమావి నీటిని చూసినట్లుగా చూస్తూ హాయిగా ఉండిపోయాను. సార్ 139. బోయవాడు స్వామి, మీలాంటి మహాత్ములు అలాంటి భ్రాంతిమయమైన దురవస్థలలోకి ఎలా పడిపోయారు? ధ్యాన ప్రయోగం చేసి ఆ భ్రాంతిని ఎందుకు శమింపచేసుకోలేదు? మునీక్ నాయన, ప్రళయం 2 రకాలు. ఒకటి క్రమిక ప్రళయం, రెండవది ఆకస్మిక ప్రళయం అని. క్రమిక ప్రళయం అంటే క్రమక్రమంగా వచ్చే ప్రళయం. అలాంటప్పుడు ధ్యానయోగాదులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రళయం అంటే హఠాత్తుగా వచ్చి పడేది. దీంట్లో అలాంటి అవకాశం తక్కువ. అదిగాక ఆ సమయానికి నాకు ధ్యానం మాట గుర్తే రాలేదు. అది కాల మహిమ గదా. ఇవన్నీ ఇట్లా ఉంచు, ఈ జరిగిన సంఘటనలన్నీ ఒక స్వప్నంలో జరిగాయని గదా చెప్పాను. స్వప్నంలో అసంభవం ఏం ఉంటుంది? బోయవాడు కీలేని పోని కళ్ళ బొల్లి కబుర్లను తమరు నాకు ఎందుకు చెప్పినట్లు? ముని, ఇవి వట్టి కథలు కావయ్యా. వీటిలో ఒక గొప్ప సందేశం ఉంది. స్వప్న కథలన్నీ అసత్యమనే మాట గట్టిగా తెలిస్తే దాన్ని బట్టి ఈ జాగ్రత్ ప్రపంచం కూడా భ్రమాత్మకమేనని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. దానివల్ల స్వప్నంలో అయినా మెలకువలో అయినా దృశ్యమైన ప్రతిదీ భ్రమే అని తెలుస్తుంది. ఇది తెలిస్తే వరుసగా ఈ భ్రమలన్నిటినీ అనుభవించే దృగ్రూపుడు ఒకడు ఉన్నాడని, వాడు సత్యస్వరూపుడని, వాడు నువ్వేనని తేలిపోతుంది. దీనికోసమే ఈ కథలన్నీ చెబుతున్నాను. కనుక పై కథ విను. అలా నేను స్వప్న ప్రపంచంలో ఘోరాతిఘోరమైన జల ప్రళయాన్ని చూస్తూ ఉండగానే క్రమక్రమంగా ఆ నీరు ఎండిపోవడం మొదలుపెట్టింది. నేనొక పర్వత శిఖరం మీదకు చేరి క్షేమంగా ఉన్నాను. నీరు తగ్గాక కాస్త ఇటూ అటూ తిరిగి చూడగా ఆ కొండమీదే ఒక ముని ఆశ్రమం కనిపించింది. నేనక్కడికి వెళ్లి ఆ ముని అనుమతితో ఆ ఆశ్రమంలో కొంచెం విశ్రమించాను. బాగా బడలిపోయి ఉండడం వల్ల వెంటనే నిద్ర పట్టింది. ఆ నిద్రలో నాకు ఒక కల వచ్చింది. వెనుకటి భయభ్రాంతి వల్ల ఈ కలలో మళ్లీ జల ప్రళయమే కనిపించింది. దాంతో నాకు దుహఖం పెరిగిపోయి కలలో కలభగ్నమై మెలకువ వచ్చింది. అది ఒక కలలో అంతర్భాగమైన మెలకువ. ఆ మెలకువలో నేనొక 16 ఏళ్ల కుర్రవాడి లాగా కనిపించాను. కనిపించడమే ఆయసర్వ్. 103 గాదు, అప్పటి నా అనుభూతి కూడా అదే. అంతేగాదు, నాకు తల్లి తండ్రి వంశపరంపర ఇవన్నీ ఉన్నాయి. ఆ స్వప్న ప్రపంచంలో కొందరు బంధువులు కూడా ఉన్నారు. అలాంటి బంధువులలో ఒక బంధువుగారి ఆశ్రమంలో నేను చాలా రోజులు గడిపాను. ఆ సమయంలో నాకు పాత తత్వజ్ఞానమేదీ గుర్తుకు రాలేదు. సాంగత్యబలం వల్ల, అభ్యాసబలం వల్ల దామవ్యాల కఠోపాఖ్యానంలోని జీవుడికి చిట్ట చివరికి చేప జన్మ వచ్చినట్లుగా నాకీ గ్రామీణ జీవజన్మ లభించింది. గమనిక, ఇక్కడ మూలల్లో ఒక విచిత్రమైన పదప్రయోగం జరిగింది. విస్మృత తాదృగభ్యాస దహోతస్యవ మత్స్యత నీ డొట్ ఉడొట్స 140:33. ఆనాటి గ్రామీణాభ్యాస బలం వల్ల వాడి మీనత్వం లాగా పాత విజ్ఞానమంతా మరుపున పడిపోయింది అని పై వాక్యానికి అక్షరార్థం. ఇది సరిగ్గా అతకటం లేదు. కనుక వ్యాఖ్యాతగారు దీన్ని కొద్దిగా సవరణ చేసి పై వాక్యంలోని తస్య వాడికి అనే పదానికి దామవ్యాళ్కటోపాఖ్యానంలోని జీవుడికి అని అర్థం చెప్పాడు. ఈ ఉపాఖ్యానం స్థితి ప్రకరణంలో 25వ సర్గ నుంచి 31వ సర్గ దాకా సాగింది. దానిలో శంబరుడనే రాక్షసుడు దామవ్యాళకటులనే 3 మాయాజీవులను పూర్వవాసనలేవీ లేకుండా ఉండేటట్లుగా సృష్టిచేశాడు. అయినా సరే దేవాసుర సంగ్రామంలో వారికి ఇతర జీవుల సాంగత్యం కలిగి ఆ సాంగత్య బలం వల్ల కొత్త వాసనలు పోగై వారు జన్మ పరంపరలకు లోనే చివరికి బురదగుంటలో చేపపిల్లలై పుట్టారు. సాంగత్యబలం అంతటి అధోగతిని కలిగిస్తుందనటానికి ఈ కథను ఇక్కడ కవి ఉపమానంగా తీసుకున్నాడని మనం భావించవచ్చు. ఇక అసలు కథలోకి వెళదాం. ముని, నేను ఆ గ్రామంలో మామూలు సాంసారిక బ్రాహ్మణుడై భార్య పిల్లలు ఆస్తులు కుటుంబాచారాలు ఇవే ప్రాణంగా భావిస్తూ 100 ఏళ్లు బ్రతికాను. ఒకనాడు ఆత్మతత్వజ్ఞానం కలిగిన ఒక సాధువు మా ఇంటికి అతిథిగా వచ్చాడు. ఆయన ఆనాడు మా ఇంటిలో పడుకొని నానా దేశాల కథలు చెబుతూ ఆ సందర్భంలో ఒక చోట విస్తారంగా తత్వబోధ చేశాడు. సర్వం చిన్మాత్రమే వేద మనంతమవికారి చ జగత్తయవ కచతి యథాస్థితమపి స్థితం ని 140:43. ఈ జగత్తులో ప్రతి పదార్థానికి ఒక అంతం ఉంది. కాగా ఈ జగత్తు మొత్తానికి కలిపి ఒక అంతం ఉంది. అంతేకాదు, ఈ జగత్తులోని ప్రతి పదార్థము మార్పును పొందుతూనే ఉన్నది. కాగా ఈ జగత్తు మొత్తం కలిపి వికారశీలమై ఉంది. వికారం అంటే మార్పు. కాని బాగా పరిశీలించి చూస్తే ఈ జగత్తు అంతా శుద్ధ చిన్మాత్రమే. అంతకు మించి వేరే ఏదీ లేదు. ఆ చిన్మాత్ర స్థితిలో అంతంగాని మార్పుగాని లేనేలేవు. ఆ చిన్మాత్రం తను యథాతథంగా ఉంటూనే ఈ జగత్తుగా కనిపిస్తోందో అన్నట్టుగా ఉంటోంది అని ఆ వృద్ధ సాధువు నాకు బహువిధాలుగా తత్వబోధ చేశాడు. ఆయసర్వ్. 104.